ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్య కిట్టయ్య ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా చెప్పయ్యా అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్య ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా తందాన్ని తాళ్ళనే తందాన్ని తాళ్ళనే తల్లెన్నె నానే తానే నా ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేసిన అవి అభిమానమంత విలువ చేసునా అభిమానమంత విలువ చేసునా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పుకోను వీలయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా కాలు చెయ్యి లోపమని కుక్కరాయి రూపమని కాలు చెయ్యి లోపమని కుక్కరాయి రూపమని వదినలు నన్ను గేలి చేతురా, పిల్లను తెచ్చి పెళ్లి చేతురా, పిల్లను తెచ్చి పెళ్లి చేతురా. ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, నమ్మిన నా పతేనే పండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్న ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడలు జుట్టి, హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. కందరన రానరంగా కందరన